68 సూచకోపాఖ్యానము. పూర్వం హెమవత్ పర్వతానికి ఉత్తరం వైపున కర్కటి అనే ఆడరాక్షసి ఉండేది. కర్కటి అంటే కటికది. దీనికి ప్రజలలో విషుచిక అనే మారుపేరు, నిక్నేమ్ ఉండేది. విషుచిక అంటే కలరా రోగం. దాని ఆకారం కొలతలోనూ రంగులోనూ కూడా కాటుక కొండలాగా ఉండేది. దాని ఆకలికి అంతుండేది కాదు. ఎంతమంది జీవులను పీకుతిన్నా ఆకలి తగ్గేది కాదు. చివరికి అది ఆకలికి తట్టుకోలేక భూమి మీద ఉండే జీవులందరినీ పీచి పిప్పి చేసేందుకు అపూర్వ శక్తులు సంపాదించాలని సంకల్పించి ఘోర తపస్సు ప్రారంభించింది. 1000 సంవత్సరాలు అయినాక బ్రహ్మగారు వచ్చి వరం కోరుకోమన్నాడు. తీరా ఆయన వచ్చేసరికి వరం ఎలా కోరాలో తోచలేదు. దానికోసం చాలాసేపు ఆలోచనలో గిలగిలా కొట్టుకుంది. ఒక పక్క వచ్చిన బ్రహ్మగారు వెళ్ళిపోతారేమో అని భయం. ఈ ఆదుర్దాలో ఆలోచనలను ఓ తీరుకు తెచ్చుకొని అది ఇలా వరం కోరింది. బ్రహ్మదేవ, నాకు నా పేరుకు తగ్గట్టుగానే విషుచి అనే వ్యాధి రూపం రావాలి. విషుచి అంటే కలరా వ్యాధి. విషుచి అంటే చిన్న సూది అని కూడా అర్థం. ఆ రూపం కూడా నాకు రావాలి. ఈ రెండు రూపాలు ఉంటే నేను జీవులందరినీ పీల్చుకూ తినగలుగుతాను. నా ఆకలి తీరుతుంది. బ్రహ్మగారు ఆ వరానికి ఒప్పుకొని అక్కడితో ఆగక ఇలా అన్నాడు. పుత్రీ, నువ్వు పాపాత్ములను హింసిస్తే కొంతవరకు నయమే, కాని నువ్వు అక్కడితో ఆగవు. పుణ్యాత్ములను కూడా పీడిస్తావు. కనుక పుణ్యాత్ముల కోసం నిన్ను నివారించే మంత్రం ఒకటి తయారు చేశాను, నువ్వు కూడా అది విను అంటూ మంత్రం చెప్పాడు. డొట్, ఈ మంత్రం జపించేవారి జోలికి నువ్వు పోకు. అలా చెప్పి బ్రహ్మగారు అంతర్ధానమైపోయారు. ఇంతలో చూస్తూ ఉండగానే పెద్ద కొండలాగా ఉన్న రాక్షసి సన్నబడిపోసాగింది. చూస్తుండగానే చెట్టంతయింది, ఏనుగంతైంది, మనిషంతైంది, బారెడంతైంది, వేలెడంతైంది, చివరికి సూదమనంతైంది. రామ, ఇదంతా ఆ రాక్షసి యొక్క సంకల్పం వల్ల తయారైన రూపమే అని గుర్తుంచుకో. ఆ రాక్షసి ఇప్పుడు చిన్న ఇనుప సూదిలాగా కనిపిస్తోంది. అందులో ఇనుము మాత్రం లేదు. ఇది కూడా ఒక రకమైన భ్రాంతే. ఈ సూది రూపానికి తోడు సూక్ష్మమైన రోగరూపం కూడా దానికి వచ్చింది. అందులో ఆకారం ఉన్న రూపం సూది రూపమే. ఎంతో ఆశపడి ఆ రూపాన్ని సంపాదించుకున్న ఆ కర్కటి రాక్షసికి తీరా చూస్తే ఆ శరీరం వల్ల ఏమీ ఉపయోగం కనిపించటం లేదు. ఆ సూదికి నోరూ లేదు, కడుపు లేదు, తినాలనే కోరిక మాత్రం ఉంది, ఆకలుంది. అవి రెండూ మనస్సుని బట్టి ఉంటాయి కదా. ఆయసర్ 99. ఆకలి ఉండి కూడా తినలేని ఆ బతుకు ఆ రాక్షసికి చాలా దుర్భరమైంది. ఈ స్థితిలో వేరే గతి లేక ఆ రాక్షసి విషుచిక వ్యాధి రూపంతో మానవ శరీరాల్లోకి ప్రవేశించి సూది రూపంతో వాళ్లను గుచ్చి దానితోనే ఒక రకమైన సంతోషం పొందుతూ ఆకలి మాత్రం తీరక నానా బాధ పడుతూ ఉండేది. మానవుల్లో కొంత దుర్బుద్ధి ఉంటేగాని విషుచిక వ్యాధి వారిలో ప్రవేశించడం సాధ్యం కాదు. అందువల్ల ఈ రాక్షసి ముందుగా వారిలో దుర్బుద్ధులు పుట్టించి ఆ వెనకాలే తను రోగంగా లోపలకు దూరుతూ ఉండేది. కొన్నిచోట్ల మంత్రగాళ్లు, కొన్నిచోట్ల వైద్యులు దీనికి అడ్డు తగులుతూ ఉండేవా అలాంటి చోట పారిపోతూ ఉండేది. వీలైనంతవరకు అపవిత్ర ప్రదేశాలు చూసుకొని అక్కడ మకాం ఉండేది. ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్ ఉండే చోట్లను విస్తారంగా వర్ణించాడు. ఆ చోట్లు ఇలా ఉన్నాయి. 1. వ్యభిచారంతో చెడిపోయిన ఇంద్రియాలు. 2. మకిలిగా ఉన్న ఇంద్రియాలు. 3. రక్తం క్షీణించిన అవయవాలు. 4. రాలిన వెంట్రుకలు. 5. దరిద్రుల శవాలు. 6. తేజస్సు లేని అవయవాలు. 7. దుర్గంధ వాయువులు వీచే బయళ్ళు. 8. పాపిష్ఠి చెట్లు. 9. ఎముకలు. 10. ఈదురుగాలి. 11. అజ్ఞానులు ఉండే ఇల్లు. 12. మురికి గుడ్డలు. 13. అవి ధరించే మనుషులు వాళ్ల ఇళ్ళు. 14. చెట్ల తొర్రలు. 15. నరికిన కొమ్మలు. 16. తేనెపట్టులు. 17. పక్షుల గూళ్ళు. 18. వడగాలులు. 19. మంచు ప్రదేశాలు. 20. కుష్ఠురోగులు. 21. వికలాంగులు ఉండే చోట్లు. 22. పుట్టలు. 23 చవుడు ప్రదేశాలు, 24 పులులు, ఎలుగుబంట్లు, కొండ చిలువలు వంటి జంతువులు ఉండే చోట్లు, 25 అడవులు, 26 పిశాచ గృహాలు, 27 ఎండుటాకులు రాలి కుళ్ళిపోయి ఉన్న నీటి మడుగులు, 28 మురికి కాలువలు, 29 జనం అతిగా గుమగుడే చోట్లు, 30 పేలు తినే కోతులు, 31 పిప్పి గోళ్లు. ఇలాంటి చోట్లన్నీ విశుచిక రాక్షసికి విహార భూములుగా ఉండేవి. ఇక సూది రూపంలో కూడా అది ఊళ్ళన్నీ తిరుగుతూ ప్రజలను పీడిస్తూ ఉండేది. ఇక్కడ వాల్మీకి మహర్షి సూది రాక్షసిని మామూలు సూదితో పోలుస్తూ, మామూలు సూది చేసే పనులన్నిటినీ సూది రాక్షసికి అన్వయిస్తూ కవితామయంగా సుందరమైన వర్ణన చేశాడు. దానిలో నీచుల ప్రవృత్తిని కూడా కలిపి చూపించాడు.